నువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేవులే లేవులే కావి లేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేవులే లేవులే ఇది నిజములే నేను లేని నీవు లేని లేవులే లేవులే దిగ్గుతెరలలో కనులు గిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా దిగ్గు తెరలలో కనులు గిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే నాటిరే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవురాగా నీమేని హొయలు నీలోని వగలు నాలో నగిలిగింతలిడగా నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే పోలేనులే అది నిజములే